అనుగాలవు చింతే అనుగాలవు చింతే జీవకి మనవు శ్రీరంగనోడు మెచ్చువాతనక అనుగాలవు చింతే జీవకి మనవు సతి ఇద్దరు చింతే సతి ఇల్లాద చింతే సతీదరు చింతే సతీయుల్లాద చింతే మతిహీన సతియు ఆదరు చింతే సతీదరు చింతే సతీయుల్లాద చింతే మతిహీన సతియు ఆదరు చింతే పృథ్వీయోళగి సతి కడు చెల్వే ఆదరే మితి మొదలిల్లద మోహద చింతే అనుగాలవు చింతే జీవకి మనవు బడవనాదరు చింతే బల్లిదనాగే చింతే హిడిహొన్ను కయ్యొళు ఇద్దరు చింతే బడవనాదరు చింతే బల్లిదనాగే చింతే హిడిహొన్ను కయ్యొళు ఇద్దరు చింతే పొడవియోళగే నమ్మ పురందర విఠలన బిడది ధ్యానిసు చింతే నిశ్చింతే అనుగాలవు చింతే జీవకి మనవు శ్రీరంగనోడు మెచ్చువాతనక అనుగాలవు చింతే జీవకి మనవు I have translated this song to Telugu also, so I would like to sing that too for the sake of my Telugu speaking friends. Bratukanta chinte జీవికి మనసా పరమాత్ముని గణ నోతని వాణికి బ్రతుకుంతా చింతే జీవికి మనసా పరమాత్ముని గణ నోతని వాణికి బ్రతుకుంతా చింతే జీవికి మనసా సతియున్నా చింతే సతి లేక చింతే సతియున్నా చింతే సతి లేక చింతే మతిలేని సతితో మనుగడ చింతే అందమైన సతి హద్దులు చింతే అందమైన సతి హద్దులు చింతే అంతాయింతే అనుతలపు చింతే బ్రతుకంతా చింతే జీవికి మనసా పేరు ధనము చింతే పేరు ధనము చింతే పేదతనము చింతే పేరు ధనము చింతే పేదతనము చింతే పేరు కొన్న బంగారము చింతే మురళీధర శ్రీ పురందర విఠలుని మురళీధర శ్రీ పురందర విఠలుని మరవని మనసున కంతా నిశ్చింతే బతుకంతా చింతే జీవికి మనసా పరమాత్ముని గణ నోచని వాణికి బ్రతుకంతా చింతే జీవికి మనసా